35 ఏకాతపత్ర సామ్రాజ్యప్రద సం ధా ఏకాతపత్ర సామ్రాజ్యప్రద ఆతపాత్ ఆ సమంతాత్ అధ్యాత్మాధిపై వతాధభూతాని తేభ్యో జాతాః తాపాః ఆతపాః తపంతి తపాః ఆతపేభ్యః త్రాయతి రక్షతి ఆతపత్రం సర్వ సంసార దుఃఖోపశమాత్మకమాత్మజ్ఞానం హయజ్ జాత్వా ఆసద్దార శోషయంతీతి. 104 లలితా త్రిసతి భాష్య నపునర్మోహమేవం యాస్యసి ఇతి భగవద్వచనాత్ అఖిల దుఃఖనిదానాజ్ఞాన నివర్తకం ఏకం లక్షణయ అభిన్న బ్రహ్మవిషేక మిత్యర్థః ఏకం చ తత్ ఆతపత్రం చ అఖండాకార జ్ఞానం తేన జాయమానం య ఆ రెండు త సామ్రాజ్యం సమ్రాజో భావః సర్వోత్తమత్వం తత్ప్రదాతి. 1 అథవా ఏకాతపత్ర సామ్రాజ్యం చక్రవర్తిత్వం తత్ప్రదాతీతి వా ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయే నమః. ఆ వి ఆజ్ పూర్వక ఈజ్ డొట్ ఏల్ ధాతువునకు సర్వత్రయున్న అధ్యాత్మ అధివైతే అధిభూతముల తాపము అని అర్థము. అట్టి తాపములను నిండి నుండి ఉత్పన్నములగు తాపము ఆతపములందరూ తపంతి శోషయంతి శోషింపజేయనవి దోహకముగాన తపములు ఆతపముల నుండి రక్షించునదిగాన అతపత్రము ఇది అతిపత్రమంగా సర్వసంసార నుపశమింపజేయునట్టి యాత్మజ్ఞానమని యర్థము. యజ్జాత్వా యనుచు బ్రహ్మ ఆత్మ తత్వమును తెలుసుకుని నచో మొదల ఈ సంసారూప మోహమును పొందవు అని కృష్ణ భగవానుని పచనము వలన తెలియచున్నది. సర్వ దుహఖమునకు కారణమైన అజ్ఞానమును నివర్తింపజేయునట్టి అద్వితీయ జ్ఞానము అనగా లక్షణావృత్తి చేత అఖండము ఏకమునైన బ్రహ్మ విషయక జ్ఞానమని యర్థము. ఏకం చ తత్ ఆతపత్రం చ అని కర్మధారయ సమాసము చెప్పుకొనిన శంకర 13-14 వరకు. 105 శంకర గ్రంథర జ్ఞానళి ఏకాతపత్రమను రూపమేర్పడును. ఏకాతపత్రమనగా అఖండాకారమైన జ్ఞానము చేత కలుగునట్టి సామ్రాజ్యమును సర్వోత్తమత్వమును ప్రసాదించునదిగాన పరమేశ్వరి ఏకాతపత్ర సామ్రాజ్యప్రద ఎని సంకీర్తితురాలగుచున్నది. అథవా ఏకఛత్రాధిపత్య సామ్రాజ్యమును ప్రదానము చేయునదిగాన ఆ దేవి ఏకాతపత్ర సామ్రాజ్యప్రదాయని స్తోతవ్యురాలగుచున్నది. ఈ రీతిగా పరమేశ్వరి తననుపాసించు భక్తులకు తాపత్రయోపజామకమైన బ్రహ్మాత్మజ్ఞానము నొసంగుటతో పాటు సకామనయ ఉపాసించువారులకు మానుషానందములో సర్వాతిశాయైన ఏకఛత్రాధిపత్యము నొసగి చక్రవర్తిని జయునని భావము.